ఒక మిలియన్ అంటే ఎంత ఉంటుంది? పుస్తకం 4వ భాగం. బంగారు చేప లేదా గోల్డ్ ఫిష్. సాధారణ నియమం ప్రకారం ఒక అక్వేరియంలో ఒక అంగుళం బంగారు చేపకు 1 గ్యాలన్ నీరు ఉండాలి. దీని అర్థం 1 మిలియన్ బంగారు చేపలకు 1 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం. 1 ఘనపు అడుగులో 7.5 గ్యాలన్ల నీరు పడుతుంది. అనగా 1 మిలియన్ గ్యాలన్ల నీరు 133,333 ఘనపు అడుగులలో ఉండే నీటికి సమానం అన్నమాట. 1 బంగారు చేపల పాత్ర సుమారుగా గోళాకారంలో ఉంటుంది. కానీ బల్ల మీద కానీ అలమర మీద కానీ దానిని ఉంచాలంటే దాని క్రింద భాగం యొక్క ఉపరితలం అందుకు వీలుగా చదునుగా ఉండాలి. మరియు అది పూర్తిగా పైభాగం వరకు నింపబడకూడదు. అందుకని గోళం యొక్క ఘనపరిమాణం π r³ అని గణించే సమయంలో మనం మన చేపల పాత్రలో ఎంతో కొంత తక్కువ నీరు ఉన్నట్లుగా ఊహించాలి. π r³ అనేది సహేతుకమైన అంచనా. అందువలన 133,333 ఘనపు అడుగుల నీటితో నిండిన పాత్ర సుమారుగా 35 అడుగుల వ్యాసార్థం కలిగి ఉంటుంది. నన్ను నమ్మండి, ఒక గోళాకారం యొక్క వ్యాసం దాని వ్యాసార్థం కంటే రెట్టింపు ఉంటుంది. అంటే ఆ పాత్ర 70 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది. పెద్ద తిమింగలాలలో చాలా జాతులు 60 అడుగుల పొడవు వరకు ఉంటాయి. అందువలన అందులో ఒకటి ఈ చేపల పాత్రలో చక్కగా సరిపోతుంది. అయితే అది ఆ పాత్రలో ఎక్కువ రోజులు సంతోషంగా ఉండలేదు. 1 బిలియన్ బంగారు చేపలకు 1 బిలియన్ గ్యాలన్ల నీరు కావలసి ఉంటుంది. అంటే 133 మిలియన్ల ఘనపు అడుగులకు సమానం అన్నమాట. న్యూ ఓర్లీన్స్లో అమెరికాలోని కొత్త క్రీడా స్థలాలలో ఒకటైన ది లూసియానా సూపర్ డోమ్ యొక్క వ్యాసం 680 అడుగులు మరియు ఎత్తు 283 అడుగులు. జ్యామితి అనగా రేఖాగణితం ప్రకారం ఒక క్రీడా స్థలం స్థూపం లేదా సిలిండర్ ఆకారంలో ఉంటుంది. అప్పుడు దాని ఘనపరిమాణం దాని క్రింద భాగం యొక్క వైశాల్యమును ఎత్తుతో గుణించి ఈ విధంగా లెక్క పెడతారు. అందువలన సూపర్ డోమ్ యొక్క ఘనపరిమాణం సుమారు 102,724,000 ఘనపు అడుగులు. ఇది దాదాపు మన చేపలకు కావలసిన నీటికి దగ్గరగా ఉంది. వృత్తం యొక్క వైశాల్యం π r² ఇక్కడ r క్రీడాస్థలం యొక్క క్రింద భాగంతో ఏర్పడిన వృత్తం యొక్క వ్యాసార్థం 340 అడుగులు. π అనగా సుమారు 3.14. ఇందువలన క్రింద భాగం యొక్క వైశాల్యం 362,984 చదరపు అడుగులు. ఈ క్రింద భాగం యొక్క వైశాల్యంను 283 అడుగుల ఎత్తుతో గుణించగా మనకు 102,724,472 ఘనపు అడుగుల ఘనపరిమాణం వస్తుంది. మన బిలియన్ బంగారు చేపలకు కావలసిన 133 మిలియన్ల చదరపు అడుగుల కంటే కొంచెం తక్కువ.